ఉన్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. వయ్యారాల వెళ్ళువా వాటే తుంటి వారవా పురుషుల్లా అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉండదే మొగ్గ. చిట్టపక్క నడుములో పులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కత్తి కత్తి వయసులో ఒక యదన పదనిత కలవుగా కాదడుతూనే కలవడు అది లేదడుతూనే ముడిపడు సొగసు కోట వయసు నిలబడు కౌగిట అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. వయ్యారాల వెళ్ళువా వాటే తుంటే వారవా అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. అది విని అది నిన్న శోకులు పురి విడిచిన నెమలికి తవతిగా రెండు నాయి తనుగులు అవి రే పౌవాలి మనుగులు అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. వయ్యారాల వెళ్ళువా వాటే తుంటే వారవా అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ.